65 ఇంద్రియ జయోపాయాలు. వశిష్ఠుడు, రామ, సుదీర్ఘమైన ఈ విపశ్చిద్రాజు వృత్తాంతం వలన మనకు తేలుతున్న విషయాలేమిటో కొంచెం ఆలోచించు. అవిద్య అనేది అసలు లేనేలేదు, లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకనే ఈ విపశ్చిద్రాజు దాని అంతుచూడాలని ఎంత ప్రయత్నం చేసినా విఫలుడే అయ్యాడు. ఉన్న కిటుకు ఏమిటంటే, యదా బ్రహ్మాత్మికేవేయ మవిద్య నేతరాత్మిక తదాస్తేష పరిజ్ఞాత పరిజ్ఞాత నభిద్యతే నీ ఉస 160:12. ఉన్నది పరబ్రహ్మ ఒక్కటే, కనుక అవిద్య కూడా పరబ్రహ్మ స్వరూపమే, దానికి వేరే ప్రత్యేక స్వరూపం లేదు. ఈ మాట తెలియనంతవరకు అది అజ్ఞానంగా ఉంటుంది, తెలిస్తే అది ఎటూ పోదు, బ్రహ్మస్వరూపంగా మిగిలిపోతుంది. ఈ కీటుకు తెలుసుకోకుండా అవిద్య కోసం ఎన్ని పరుగులు పెట్టినా ఆ పరుగులన్నీ ఎండమావుల వెంట పరుగులే. దీనికి ఈ విపశ్చిద్రాజే నిదర్శనం. ఈ కనిపిస్తున్న ప్రపంచానికి అస్తిత్వం ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవడైనా సరే గట్టిగా సంకల్పిస్తే చాలు, ఆకాశంలో ప్రపంచాలే ఏర్పడతాయి. ఇందుకు నేను పూర్వం చెప్పిన ఆయందవోపాఖ్యానమే నిదర్శనం. కనుకనే ఈ దృశ్య ప్రపంచమంతా మనోమయమేనని నిశ్చయమవుతోంది. సా 160 శ్రీరాముడు గురుదేవ, మనకు రోజూ స్వప్నాలు కనిపిస్తున్నాయి. ఆ స్వప్నాలకు మన సంస్కారాలు తప్పితే వేరే కారణాలు లేవు. మీరు పూర్వం లవణోపాఖ్యానం చెప్పారు, అక్కడ లవణ మహారాజుకి స్వప్నతుల్యమైన ప్రపంచం చాలా కనిపించింది. దానికి కారణం ఇంద్రుడు పంపిన ఐంద్రజాలకుడి మంత్రప్రభావం. అలాగే మీరు చెప్పిన గాధీ చరిత్రలో గాధీ మహర్షికి బోయ జీవితం వంటి విచిత్ర ప్రపంచాలు కనిపించాయి, దానికి కారణం విష్ణుమూర్తి ఇచ్చిన వరం. ఇలా దృశ్య ప్రపంచాలు 2 రకాలుగా కనిపిస్తున్నాయి. ఒకటి సహజంగా స్వప్నాలలాగా జన్మించే ప్రపంచాలు, 2 కారణాంతరాల వల్ల కనిపించే ప్రపంచాలు. ఇప్పుడు ఈ విపశ్చిద్రాజు వర్ణించిన మునివ్యాధ వృత్తాంతంలో ఆ ముని చాలా ప్రపంచాలను చూశాడు. అవి ఏ కోవలోకి చేరుతాయి, వశిష్ఠుడు ఏది ఏ రకమైతే మాత్రం ఏమిటి విశేషం, ఆత్మజ్ఞానం లేనంతవరకు ఇటువంటి భ్రాంతిమయమైన దృశ్యాలు అనంతంగా సాగిపోతూనే ఉంటాయి. విసనకక కదులుతుంటే గాలి బాగా వీస్తుంది, అది కదలకపోతే ఆయిసర్వ్ 125. గాలిలో కదలికే ఉండదా ఏమిటి? అలాగే శాపాది నిమిత్తాలు ఉన్నా లేకపోయినా భ్రాంతి ప్రపంచాలు కొనసాగుతూనే ఉంటాయి. క్రొత్త భ్రాంతి వచ్చి పాత భ్రాంతిని కొట్టేస్తూ ఉంటుంది. వాటిల్లో స్వప్నం ఒక భ్రాంతి, జాగ్రత్త మరో భ్రాంతి. స్వప్నంలోంచి మేల్కొన్నవాడు స్వప్న ప్రపంచం అంతా అసత్యం అనేస్తున్నాడు. ఒకడు జాగ్రద్దశలోంచి మరణంలోకి వెళ్లిపోయాడు, వాడు మళ్లీ మరొక చోట గర్భంలో ప్రవేశించాడు. ఆ గర్భంలో ఉండగా వాడికి పూర్వజన్మలన్నీ గుర్తుకు వస్తాయి. ఆ దశలో వాడు పాత ప్రపంచాలన్నీ అసత్యాలే అంటున్నాడు. కాబట్టి జాగ్రద్దశకు స్వప్నదశకు భేదం ఉందనడం కుదరదు. శ్రీరాముడు, పోనీ కాలాన్ని బట్టి భేదం చెప్పవచ్చా? వశిష్ఠుడు, అదీ కుదరదు. జాగ్రద్దశ దీర్ఘకాలం ఉంటుందని, స్వప్నదశ కొద్దికాలం ఉంటుందని, కనుక జాగ్రత్త సత్యమని స్వప్నం అసత్యమని కొందరు ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచన అంతా కవల పిల్లల్లో ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు అనే ఆలోచన వంటిదే. కనుక జాగ్రత్ స్వప్నాలకు ఏ రకమైన భేదమూ చెప్పేందుకు వీలు లేదు. మనస్సులో పెట్టుకోవలసిన విషయం ఒక్కటే, ఏ రకమైన జగతైనా సరే అజ్ఞానం వల్ల మాత్రమే కనిపిస్తోంది, జ్ఞానం కలిగితే అదే పరబ్రహ్మ స్వరూపమైపోతుంది. సా 161 గమనిక నుంచి 19 సర్గల తరువాత 180వ సర్గలో కుందదంతోపాఖ్యానం అనే ఓ కథను తీసుకురాబోతున్నాడు. దానికి పీఠికగా బ్రహ్మగీతలు అనే ప్రసంగాన్ని తీసుకురాబోతున్నాడు. దానికి భూమికగా ఈ 19 సర్గల చర్చను వశిష్ఠమహర్షి ఇంచుమించు పునరుక్తి ప్రాయంగా నడిపించబోతున్నాడు. వీటిని సంగ్రహంగా చెప్పుకుంటూ మనం ముందుకు సాగుదాం. వశిష్ఠుడు, మరో విషయం నువ్వు గమనించవలసింది ఉంది. నీ స్వప్నలోకాన్ని అనుభవిస్తూ నేను అనబడే వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ జీవుడు కూడా ఆ స్వప్నలోకంలో భాగమే. దానితో పాటే అసత్యమే, అక్కడ సత్యంగా మిగిలేది స్వప్నద్రష్టవైన నువ్వే. అలాగే జాగ్రత్ ప్రపంచంలో కూడా నేను అనబడే వ్యక్తి ఒకడున్నాడు. వీడికి స్వప్నలోకంలోని ఆ నేను కంటే విశేషమైన అస్తిత్వమేమీ లేదు. ఈ లోకంతో పాటు వీడు అసత్యమే, ఇక్కడ నికరంగా మిగిలేది పరబ్రహ్మమే. అవిద్యకు కూడా స్థానం లేదు. ఇలాంటి తత్వజ్ఞానం కలగాలంటే ఇంద్రియ జయం ఉండి తీరాలి. స 1:6 శ్రీరాముడు, ఇంద్రియాలను జయించే ఉపాయమేమిటి? వశిష్ఠుడు తపస్సులు, తీర్థయాత్రలు, యజ్ఞాలు మొదలైనవి ఎన్ని చేసినా తత్వజ్ఞానం కలగదు. దానికి తత్వవచింతన ఒక్కటే ఉపాయం. మామూలుగా అయితే ఒక చిత్తం తన ప్రపంచంలోని పదార్థాలను పరబ్రహ్మ కంటే భిన్నంగా దర్శిస్తూ ఉంటుంది. కనుక అవి భోగయోగ్యాలుగా దానికి కనిపిస్తూ ఉంటాయి. దీనికి భిన్నంగా ప్రతి పదార్థము పరబ్రహ్మ కంటే అభిన్నమేనని భావన చేయడం చేతైతే ఆ చిత్తానికి భోగ్య పదార్థాలు కనిపించవు. అందుచేత అది ఏ పదార్థాన్ని స్మరించజాలదు. ఎప్పుడైతే చిత్తం భోగ్య పదార్థాలను స్మరించదో అప్పుడు ఇంద్రియాలకు పనే ఉండదు. ఇంద్రియాలను జయించడానికి ఇదే ముఖ్యోపాయం. ఇది బాగా చేతకానప్పుడు శాస్త్రవిహితమైన స్వధర్మానుష్ఠానానికి కట్టుబడి ఉంటే వైరాగ్యం త్వరగా లభిస్తుంది. తద్వారా కూడా ఇంద్రియాలను త్వరగా జయించవచ్చు. ఆయసర్ 126. ఇది కుదరకపోతే చిత్తవృత్తులను గట్టిగా నిరోధించడం ద్వారా చిత్రానికి ఏకాగ్రతను తీసుకురావచ్చు. ఏకాగ్రత అంటే చిత్తవృత్తులన్నిటికీ అధిష్టానంగా ఉన్న శుద్ధ చైతన్యంలో మనస్సు లీనం కావడమే. దీని ద్వారా కూడా ఇంద్రియజయాన్ని సాధించవచ్చు. గమనిక ఈ సర్గలలో వాల్మీకి మహర్షి కొద్దిపాటి చమత్కారం చేశాడు. ఈ ఇంద్రియ జయోపాయ వర్ణనను పురస్కరించుకొని తత్వవిద్యా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ దానిలోనే ఈ గ్రంథ ప్రశంసను కూడా కలిపేశాడు. ఇందులో ఉండే పునరుక్తులన్నీ సామాన్యులమీది కరుణ వల్ల చేసే బోధలే అన్నాడు. భూయభూయ పరావృత్యాన్ని .ut/1:63.48 ఇవన్నీ వ్యర్థమనుకొని ఈ గ్రంథాన్ని ఒకసారి చదివి పక్కన పారేసేవాడికి బూడిదగూడా దొరకదు అన్నాడు. భస్మాప్యాప్నోతి నాథమః శ్లోక 49. అంతేగాక ఈనాడు భగవద్గీతలో మనకు కనిపించే యా నిశా సర్వభూతాన మచ్చిత్తా మద్దత ప్రాణ తేషాం సతతయుక్తాన వంటి సుప్రసిద్ధ శ్లోకాలకు మూలభూతాలైన శ్లోకాలను కూడా మనం ఈ సర్గలో చూడవచ్చు. సాధనలో ఉన్నవారికి నిష్ఠను పెంచే శ్లోకాలు ఎన్నో దీనిలో ఉన్నాయి. ఇంత చెప్పి చివరిలో మొండిగా కర్మసంప్రదాయాలను అనుసరిస్తూ పోయేవారిని గట్టిగా మందలించాడు. దానికోసం ఆయన వ్రాసిన ఈ సర్గ చివరి శ్లోకం కొద్దిగా మార్పులను పొంది సుభాషిత శ్లోకాల పుస్తకాలలో మంచి స్థానాన్ని కొట్టేసింది. ఆ శ్లోకమిది: తాతస్య కూపోయ మితి బ్రువాణాః క్షారం జలం కాపురుషాః పిబంతి యథా భవంతో వివిచారవంతః తథానిశం మా భవతాజ్ఞతాప్యేగ్ని. .ut/163.56. కొంతమంది ఇది మా తండ్రి తాతల బావి అంటూ పక్కన ఉన్న గంగా నదిని వదిలేసి ఆ ఉప్పునీళ్లలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అలాంటివారు కాపురుషులు. అలాగే కొందరు మా పెద్దలంతా పూజలు, తీర్థయాత్రలు ఇలాంటివే చేశారు గాని ఇలాంటి తత్వ విచారాలు ఎప్పుడూ చేయలేదు అంటూ రకరకాలుగా విరుద్ధ వాదాలు చేస్తూ ఉంటారు. అలాంటి మొండివారికి అజ్ఞానమే గతి. మీరు అలాంటివారు కాబోకండి. ఇలా ప్రసంగవశాన సంప్రదాయ దురభిమానాన్ని కూడా నిరసించిన వశిష్ఠ మహర్షి తన బోధను ఇలా కొనసాగించాడు. 163.